ఎవరు ఎవరో చెప్పుకో చూద్దాం. దేవీ, ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే, ఈరోజే. అయినా నువ్వేంటి ఎక్కువగా టెంపుల్లో కనబడుతున్నావు? ఏంటి ఈ సంగతి? అయ్యో రామా, నీకు చెప్పనే లేదు కదూ. నాకు నీకు నాకు నీకు మననే పిలిసిట్లేదు. మా స్నేహ